95 హ్రీంకార పూజ్య సం ధా హ్రీంకార పూజ్య మూలమంత్రేణ పూజ ఏత్ ఇతి పూజాంగస్వేన మూల మనోర్ వినియోగః శ్రూయతే మూలమనుశ్చ దేవతయః స్వకం నామేతి నచనాత్ అంతర్ముఖానా మేన మంత్రశాస్త్రేషు తన్నామ్నా వ్యుత్పన్నత్వాత్ హ్రీంకారం నమోజంతముచ్చార్య యథా గురు సంప్రదాయం శ్రీచక్రాదౌ మూలదేవతా పూజ నియేత్యాగమరహస్యాత్ హ్రీం బీజే నైవ పూజయితుం యోగ్య అతి ప్రియ బీజనమత్వా దిత్యభిప్రాయః ఓం హ్రీంకార పూజ్యాయే నమః 181 శంకర గ్రంథరత్నావళి ఆం వి మూల మూలమంత్రేణ పూజయేత్ మంత్రముతో పూజించవలయును అను నచనముననుసరించి పూజాంగముగా వినబడు మూలమంత్ర వివియోగము 16 హ్రీంకారము చున్నది. దేవత యొక్క స్వీయ నామమే మూలమంత్రమని యాగమవచనము. అంతర్యాగము చేయనట్టి యంతర్ముఖుల కేయా నామమునలన మంత్రశాస్త్రముల యందు వ్యుత్పత్తి కలుగుచున్నది. కావున నమోంతముగానుచ్చరించి అనగా హ్రీం నమహయని ఉచ్చరించి గురు సంప్రదాయానుసారము శ్రీచక్రాదుల యందు మూలదేవత పూజింపదగియున్నదని యాగమరహస్యము. కావున పరమేశ్వరి హ్రీం బీజము చేతనే పూజింపదగనది. ఏలనా హ్రీం బీజము పరాభట్టారికకు మిక్కిలి ప్రియమైన నామమని అభిప్రాయము.